నాతో వస్తావా? మిరపకాయ బజ్జిలిస్తావా? నా సోల్డరాణి సత్తుపల్లి సంతకొస్తావా? మిరపకాయ బజ్జిలిస్తావా? నా సోల్డరాణి సత్తుపల్లి సంతకొస్తావా? కొర్ర మీనులుండి పెడతావా? నా సోకురాణి తాటి కళ్ళు ముందు పెడతావా? పంచమంటే పంచుకుంటా, దంచమంటే దంచుకుంటా. పచ్చిమిర్చి బజ్జిలిస్తావా? నా సోల్డరాణి పంచదార చిలకనిస్తావా? కథ కంచి కే కొంచెం అంటే పంచమంట, కంచమంటే మంచమంటే.